రోదసి పుస్తకం 8వ భాగం. ఇప్పుడు ఒత్తికి నిప్పు అంటిస్తే ఒత్తి మండుతూ క్రమంగా లోపల ఉన్న మందుపాతరకి నిప్పు అంటుతుంది. అప్పుడు అది వేగంగా మండుతూ పెద్ద మోతాదులో వాయువులని ఎగజిమ్ముతుంది. గొట్టంలో మందుగుండు మరీ బలంగా దట్టిస్తే వాయువులు వేగంగా వ్యాపించి పెద్ద పేలుడు సంభవిస్తుంది. కానీ గొట్టానికి ఒక పక్క కాస్త సందు ఉంది కనుక వాయువులు అందులోంచి మన శబ్దంతో వేగంగా వెలువడతాయి. ఆ ధాటికి రాకెట్ వ్యతిరేక దిశలో కదులుతుంది. ఆ విధంగా వాయువు వస్తున్నంతసేపు రాకెట్ పెరుగుతున్న వేగంతో అలా కదులుతూనే ఉంటుంది. మందుపాతర అంతా హరించుకుపోయేసరికి దాని వేగం గరిష్ట స్థాయికి వస్తుంది. క్రమేపీ అది వేగం తగ్గి నేలరాలిపోతుంది. తుపాకీ మందుని కనుక్కున్నది చీనీయులు. క్రీస్తు శకం 1200లకే చీనీయులు బాణాసంచ చేసేవారు. రాకెట్లు మొదలైన టపాసులు కాల్చి వినోదించేవారు. యుద్ధంలో శత్రువుల్ని భయపెట్టడానికి రాకెట్లను వాడుకునేవారు. క్రీస్తు శకం 1200 కాలంలో మందుపాతర, రాకెట్లు వీటిని గురించిన పరిజ్ఞానం పాశ్చాత్యంగా అంటే యూరప్కి మళ్ళింది. అయితే యూరోపియన్లు సామాన్యంగా గన్ పౌడర్ని ఫిరంగులలో వాడేవారు. రాకెట్లను మాత్రం వినోదానికే వాడేవారు. క్రీస్తు శకం 1780లలో భారతదేశంలో బ్రిటిష్ సేనలకి భారత సేనలకి మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో భారతీయ సిపాయిలు రాకెట్లకి రాళ్లు కట్టి బ్రిటిష్ సేనల మీదకి విసిరేవారు. బ్రిటిష్ అధికారి అయిన విలియం గాంగ్రీవ్ వీటిని గమనించాడు. సరిగ్గా నిర్మించి ప్రయోగిస్తే ఈ రాకెట్ల వల్ల ఫిరంగి కన్నా గొప్ప నష్టమే వాటిల్లుతుందని గుర్తించాడు. అదేవిధంగా అతగాడు ఇంకా మెరుగైన రాకెట్లు రూపొందించాడు. క్రీస్తు శకం 1800 ఆరంభంలో బ్రిటిష్ సైనిక నౌకాదళాలు ఈ రాకెట్లని శత్రువుల మీద ప్రయోగించాయి. ఆ శత్రుదేశాల్లో ఒకటి యువదేశమైన అమెరికా. క్రీస్తు శకం 1812 నుంచి 1814లో అమెరికాకి బ్రిటన్కి మధ్య యుద్ధం జరిగింది. క్రీస్తు శకం 1814లో మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ నగరపు రేవులో ఫోర్ట్ మకిల్లీ మీద బ్రిటన్ దాడి చేసింది. దాడి రేయంతా కొనసాగింది. ఆ దృశ్యాన్ని ఓ బ్రిటిష్ నావ మీద నిర్బంధితుడై ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్కీ అనే ఓ అమెరికన్ సైనికుడు, ఇతడు అదే ఓడ మీద నిర్బంధితుడై ఉన్న మరో అమెరికన్ని రహస్యంగా విడిపించడానికి వచ్చినవాడు, చూశాడు. మర్నాడు తెల్లవారేసరికి అతడికి అమెరికన్ జెండా ఇంకా కోట మీద ఎగురుతూ కనిపించింది. దాడి విఫలమయ్యిందని అర్థమయ్యింది. ఆ సంతోషంలో ద స్టార్ స్పాంగిల్డ్ బ్యానర్ అంటే తారలు అద్దిన జెండా అనే కవిత రాశాడు. ఆ కవితే తదనంతరం అమెరికా సంయుక్త రాష్ట్రాలకి జాతీయ గీతం అయ్యింది. ఆ గీతంలో మొదటి చరణంలో అతడు ఒక చోట ఇలా వర్ణిస్తాడు. రాకెట్ల ఎర్రని కాంతి, గాలిలో బాంబుల విస్ఫోటం. కానీ అలా రాకెట్ల వినియోగం ఎంతో కాలం సాగలేదు. ఫిరంగులు నిర్మించే పద్ధతులు మెరుగు అవుతూ వచ్చాయి. ఈ కొత్త ఫిరంగిలు మునుపటి కన్నా బరువైన ఫిరంగి గుళ్లను ఇంకా వేగంగా విసరగలుగుతున్నాయి. అలాగని అసలు రాకెట్ల వినియోగం పూర్తిగా ఆగిపోయిందని కాదు. క్రీస్తు శకం 1940ల తొలి భాగంలో 2వ ప్రపంచ యుద్ధంలో మరోసారి రాకెట్లను వాడారు. బజూకాలనే గొట్టాలలో సంధించి రాకెట్లని ట్యాంకుల మీద ప్రయోగించేవారు. 2వ ప్రపంచ యుద్ధ కాలంలోనే రాకెట్ సూత్రం మీద పనిచేసే విమానాలు కూడా రూపొందించబడ్డాయి. విమానాల వెనక భాగం నుండి వేడి వాయువుల ధార బయటికి వస్తుంటే విమానం శరవేగంతో ముందుకు దూసుకుపోయేది. 1952లో అలాంటి జెట్ విమానాలని శాంతియుత ప్రయోజనాలకి వాడటం మొదలుపెట్టారు. ఇప్పుడు మనుషులు జెట్ విమానాలలో ప్రపంచం నలుమూలలకి ప్రయాణిస్తున్నారు.